అత ప్రథమాష్టకే సప్తమ ప్రశ్న ప్రారంభః ఏతద్బ్రాహ్మణాన్యేవ పంచహవీగుంషి అథేంద్రాయశునాసీరాయ పురోడాశం ద్వాదశకపాలం గర్భపతి సంవత్సరో వా ఇంద్రాశునాసీర సంవత్సరేణైవాస్మాన్నమవరుంధే వాయవ్యం పయోభవతి వాయుర్వై వృష్ట్యై ప్రదాపయిత సదైవాస్మై వృష్టిం ప్రదాపయతి సౌర్యేకకపాలో భవతి సూర్యేణ వా అముష్మిన్ లోకే వృష్టిర్భిరా సదైవాస్మై వృష్టిం నిగచ్చతి ద్వాదశగవగుంసైరం దక్షిణాసమృద్ధ్యై దేవాసురా సంయత్త ఆసన్ తే దేవా అగ్నిమబ్రువన్ త్వయా వీరేణాసురానభిభవామేతి సోబ్రవీత్ త్రేధాహమాత్మానం వికరిష్య ఇతి సత్రేధాత్మానం వ్యకరుత అగ్నిం తృతీజం రుద్రం తృతీజం వరుణం తృతీజం సోబ్రవీర్ కైదం తురీజమితి అహమితీంద్రోబ్రవీర్ సంతసృజావహ ఇతి తౌ సమసృజేతాం సైంద్రస్తురీయమభవత్ తదింద్రతురీయస్యేంద్రతురీయత్వం తతో వై దేవావ్యజయంత యజింద్రతురీయందరుప్యతే విజిత్యై వహినేధేనుర్దక్షిణా యద్వహినీ తేనాగ్నిః యద్గౌః తేన రౌద్రీ యద్ధేనుః తేనైంద్రీ యత్స్త్రీ సతీ దాంతా తేన వారుణే సమధ్యై ప్రజాపతిర్యజ్ఞమసృజత తగం సృష్టగం రక్షాగస్త్యజిఘాగుంసన్ సజేతాః ప్రజాపతిరాత్మనో దేవతా నిరమిమేత తాభిర్వై సదిభ్యో రక్షాగుంసి ప్రాణుదత యత్పంచావత్తీజం జుహోతి దిగ్భ్యగేవ తద్యజమానో రక్షాగుంసి ప్రణుదతే సమూఢగం రక్షసం దగ్ధగం రక్షయత్యాః రక్షాగస్యేవ సందహతి అగ్నివై రక్షోఘ్నే స్వాహేత్యాః దేవతాభ్య ఏవ విజిజ్ఞానాభ్యో భాగధేయం కరోతి వృష్టివాహీరసో దక్షిణాసమృద్ధ్యై ఇంద్రవృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య నమశిమాసురన్నాలభత తగం శచ్యా గృహ్ణాత్ తౌ సమలభేతాం సోస్మాదభిషుమతరోభవత్ సోబ్రవీత్ సంధాగం సందధావహై అసత్వావస్రక్ష్యామి నమాశుష్కే ననార్ద్రేణ హనః నదివాననక్తమితి సకేతమపాంఫే నమసించత్ నవా ఏష శుష్కో నార్ద్రోగ్యుష్పాసీర్ అనుదిత సూర్యః నవా ఏతద్దివాననక్తం తస్యేతస్మిన్ లోకే అపాంఫేనేన శిర ఉదవర్తయత్ తదేనమన్వవర్తత మిత్రద్రుగితి సకేతానపామార్గానజనయత్ తానజుహోత్ తైర్వై స రక్షాగస్య పాహత యదపామార్గహోమో భవతి రక్షతామపహత్తే ఏతోల్ముఖేన గంతి తద్భిరక్షతాం భాగధేయం ఇమాం దిశంగంతి ఏషా వై రక్షసాంద్యక్ స్వాయామేవ దిశి రక్షాగుంసిహంతి స్వకృతకిరణే జుహోతి ప్రదరే వా ఏతద్వై రక్షసామాయతనం స్వదేవాయతనే రక్షాగుంసిహంతి పర్ణమయేన శ్రువేణ జుహోతి బ్రహ్మ వై పర్ణ బ్రహ్మణైవ రక్షాగుంసిహంతి దేవస్య త్వా సవితః ప్రసవనిత్యాః సవితృప్రసూత ఏవ రక్షాగుంసిహంతి అతం రక్షోపధిష్మ రక్షయిత్యాః రక్షసాభిస్తృత్యై యద్వస్తే తద్దక్షిణా నిరవత్యై అప్రతీక్షమాయంతి రక్షసామందరిహిత్యై ధాత్రే పురోడాశం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరో వై ధాతా సంవత్సరేణైవాస్మై ప్రజా ప్రజనయతి అందేవాస్మా అనుమతిర్మన్యతే రాతే రాకా ప్రసినీ బాలీ జనయతి ప్రజాస్వేవ ప్రజాతాసు కుహ్వా వాచం దధాతి విషమౌగా బహుదక్షిణా సమృద్ధ్యై ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం గర్భపతి ఐంద్రా వైష్ణవమేకాదశకపాలం వైష్ణవంత్రికపాలం వీర్యం వా అగ్ని వీర్యమింద్ర వీర్యం విష్ణు ప్రజా ఏవ ప్రజాత వీర్యే ప్రతిష్టాపయతి తస్మా ప్రజా వీర్యావతే వామనర్షభో బహీ దక్షిణ యద్వహీ తేనాగ్నేయ యదృషభ తేనైంద్ర యద్వామన తేన వైష్ణవ సమృద్ధ్యై అగ్నేశోమీజమేకాదశకపాలం నిర్భవతి ఇంద్రాసోమీజమేకాదశకపాలం సౌమ్యం చరం సోమో వైరేతోధా అగ్ని ప్రజానా ప్రజనయిత ప్రధానామింద్ర ప్రతాపయిత సోమ ఏవాస్మైరేతో దధాతి అగ్ని ప్రజా ప్రజనయతి వృద్ధామింద్ర ప్రయచ్చతి బభ్రుర్దక్షిణా సమృద్ధ్యై సోమాపౌష్ణం చరం నిర్వపతి ఐంద్రాపౌష్ణం చరం సోమో వైరేతోధా పూషా పశూనా ప్రజనయిత వృద్ధానామింద్ర ప్రతాపయిత సోమ ఏవాస్మైరేతో దధాతి పూషా పశూన్ ప్రజనయతి వృద్ధానీంద్ర ప్రయచ్చతి ఔష్ణశ్చరుద్భవతి ఇయం వై పూషా అస్యామేవ ప్రతిష్టతి శ్యామో దక్షిణా సమృద్ధ్యై బహువై పురుషో మేధ్యముపగచ్చతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్వపతి సంవత్సరో వా అగర్వైశ్వానర సంవత్సరేణైవైనగ్యస్వదయతి హిరణ్యం దక్షిణ పవిత్రం వై హిరణ్యం పునాయ్యేవైనం బహువేదాజన్యోతం కరోతి ఉపజామ్యై హరతే జినాతిబ్రాహ్మణం వదత్యనృతం అనృతే ఖలు వై విజమాణే వరుణో గృహ్ణాది వారుణ్యమయం చరున్నర్వపతి వరుణపాశాదేవైనం ముంచతి అశ్వో దక్షిణ వారుణోహిదేవతయాశ్వస్సమృద్ధ్యై పత్నినామేతాని హవేగుంషి భవంతి ఏతే వై రాష్ట్రస్య ప్రజాతారః ఏతే వా దాతారః ఏవ రాష్ట్రస్య ప్రజాతారః ఏ వా దాతారః తదేవాస్మై రాష్ట్రం ప్రయచ్చంతే రాష్ట్రమేవ భవతి యత్సమాధృత్య నిర్వపేత్ అరగ్నినస్యః యథాగతం నిర్వపతిరగ్నిత్వాయ యత్సద్యో నిర్వపేత్ యావతీమేకేన హవిషాశిషమవరుంధే తావతీమవరుంధీత అన్వహన్ నిర్వపతి భూయసీమేవాశిషమవరుంధే భూయసో యజ్ఞక్రతోనుపైతే వారహస్పత్యంచరం నిర్వపతి బ్రహ్మణో గృహే ఉపత ఏవాస్మై బ్రహ్మతగ్నిష్యతే అథో బ్రహ్మణ్యేవ క్షత్రమన్వారంభయతే శ్రీపృష్ఠో దక్షిణా సమృద్ధ్యై ఐంద్రమేకాదశకపాలకం రాజన్యస్య గృహే ఇంద్రియమేవరుంధే ఋషభో దక్షిణా సమృద్ధ్యై ఆదిత్యం చరం మహిష్యే గృహే ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్టతే ధేనుర్దక్షిణా సమృద్ధ్యై భరాయ చరం వా వాతాయే గృహే భరమేవాస్మిన్ దధాతి విచిత్తగర్భావష్ఠో హే దక్షిణా సమృద్ధ్యై నైరృతం చరం పరిభక్త్యై గృహే కృష్ణానామ్రేహేణాన్ నఖనిర్భిన్నం ఆత్మానమేవ నిరగతిం నిరవదయతే కృష్ణాకూటా దక్షిణా సమృద్ధ్యై ఆగ్నేయమష్టాకపాలకం సేనామ్యో గృహే సేనామేవాస్య సగ్గిష్యతే హిరణ్యం దక్షిణా సమృద్ధ్యై వారుణం దశకపాలకం సూతస్య గృహే వరుణతవమేవరుంధే మహానిరష్టో దక్షిణా సమృద్ధ్యై మారుతకం సప్తకపాలం రామణ్యో గృహే అన్నం వై మరుతః అన్నమేవరుంధే ప్రశ్నిర్దక్షిణా సమృద్ధ్యై ఆవిత్రం ద్వాదశకపాలం క్షత్రుర్గృహే ప్రసూత్తే ఉపధ్వస్తో దక్షిణా సమృద్ధ్యై ఆశ్రంగితపాలకం సంగ్రహేతుర్గృహే అశ్వినౌపై దేవానాభ్యజౌ తాభ్యామేవాస్మై భేషజం కరోతి సవాత్యో దక్షిణా సమృద్ధ్యై ఔష్ణం చరం భాగదుఘస్య గృహే అన్నం వై పూషా అన్నమేవరుంధే శ్యామో దక్షిణా సమృద్ధ్యై రౌద్రంగా వేధుకం చరుమక్షావాపస్య గృహే అంతటేవ రుద్రం నిరపదయతే సమరముద్వారో దక్షిణా సమృద్ధ్యై ద్వాదశయుతాని హవీగుంషి భవంతే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమేవ భవతి యన్న ప్రతినిర్వపేత్ రత్నిన ఆశిషో వరుంధీరన్ ప్రతినిర్వపతి ఇంద్రాయ సుత్రాంనే పురోడాశమేకాదశకపాలం ఇంద్రాయాగం హోమచే ఆశిష ఏవరుంధే అయన్నో రాజా వృత్రహారాజా భూత్వా వృత్రం వధ్యాదిత్యాః ఆశిషమే వీతామాశాస్తే మైత్రావారహస్పత్యం భవతి శ్వేతాదే శ్వేతవత్సాయే దుగ్ధే వారహస్పత్యే మైత్రమపి దధాతి బ్రహ్మచైవాస్మై క్షత్రం చ సమేచే దధాతి అథో బ్రహ్మన్నేవ క్షత్రం ప్రతిష్టాపయతి వారహస్పత్యే నవోర్వేణ ప్రచరతి ముఖత ఏవాస్మై బ్రహ్మత గృష్యతి అథో బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి స్వయం కృతావేదిర్భవతి స్వయం దినం బర్హిః స్వయం కృత విద్మ అనభిజిత్యాభిజిత్యై తస్మాద్రాజ్ఞామరణ్యమభిజితం సైవ శ్వేతా శ్వేతవత్సా దక్షిణా సమృద్ధ్యై దేవసువామేతాని హవేగంషి భవంతి ఏతావంతో మై దేవానాగం సవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చంతి తయేనగం సువంతే అగ్నిరేవైరం గృహపతీనాగం సువతే సోమో వనస్పతీనాం రుద్రపశూనాం బృహస్పతిర్వాచాం ఇంద్రో జ్యేష్ఠానాం మిత్రసత్యానాం కరుణో ధర్మపతీనాం ఏతదేవ సర్వం భవతి సమితాత్వా ప్రసవానాగం సువతామితి హస్తం గృహ్ణాది ప్రసోక్తి దే దేవాదేవ సుభస్థేత్యాహ యథాయజురేవైతత్ మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ ఆశిషమే వీతామాశాస్తే ఏషవో భరతారాజాసో మాస్మాకం బ్రాహ్మణానాగం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ప్రతిత్యన్నామ రాజ్యమధాయేత్యాహ రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాతి స్వాంతనువం వరుణో అశిశ్రేదిత్యాహ వరుణసవమేవరుంధే శుచేర్మిత్రస్య వ్రత్యా అభూమేత్యాహ శుచిమేవైనం వ్రత్యం కరోతి ఆన్మహిమహతరుతస్య నామేత్యాహ మనర ఏవైనం సర్వే భ్రాతవరుణశ్చాభూవన్నిత్యాహ సర్వభ్రాతమేవైనం కరోతి ఇమిత్రయే వైరరాతిమతారేదిత్యాహ హరాతిమేవైనం దారయతి అశోషదంతయజ్ఞజారుతేనేత్యాహ స్వదయత్యేవైనం హ్యత్రితో జరిమాణం న ఆననిత్యాహ ఆయురేవాస్మిన్ దధాతి ద్వాభ్యాం నివృష్టే ద్వివాద్యజమాన ప్రతిష్ఠిద్యై అగ్నేశోమీయస్య చైకాదశకపాలస్య దేవసువాంచ హవిషా భగ్నజే సృష్టకృతే సమవద్యతి దేవతాభిరేవైనం భయతః పరిగృహ్ణాతి విష్ణుక్రమాన్ రమతే విష్ణురేవ భూత్వేమాం లోకానభిజయతి అర్థేతస్థేతి జుహోతి ఆహుత్యైవైనా నిష్క్రీయ గృహ్ణాతి అథో హవిష్కృతానామేవాభిగృహానాం గృహ్ణాతి వహంతీనాం గృహ్ణాతి ఏతావా అపాగం రాష్ట్రం రాష్ట్రమేవాస్మై గృహ్ణాతి అథో శ్రియమేవైనమభివహంతి అపాంపతిరసీత్యాహ మిథునమేవాక వృషాస్యోర్మిహ ఓర్మిమంతమేవైనంతరోతి వృషసేనోసీత్యాహ సేనామేవాస్యసగ్విష్యతి ప్రజక్షితస్థేత్యాహ ఏతావా అపాం విషః విషమేవాస్మై పర్యోహతి మరుతామోజస్థేత్యాహ అన్నం వై మరుతః అన్నమేవావరుంధే సూర్యవర్చసస్థేత్యాహ రాష్ట్రమేవ వర్చస్యతః సూర్యత్వచసస్థేత్యాహ సత్యం వా ఏతత్ యద్వర్షతి అనృతం యదాతపతి వర్షతి సత్యానృతే ఏవావరుంధే నైరగం సత్యానృతే సుయతేహ్యస్తః యేవం వేద మాందాస్థేత్యాహ రాష్ట్రమేవ బ్రహ్మవర్చస్యకః పాశాస్థేత్యాహ రాష్ట్రమేవ పశ్యకః శక్వరీస్థేత్యాహ పశవో వై శక్వరీః పశోనేవావరుంధే విశ్వభృతస్థేత్యాహ రాష్ట్రమేవ పయస్యకః ధనభృతస్థేత్యాహ రాష్ట్రమేవేంద్రియావ్యకః అగ్నేస్తేజస్యాస్థేత్యాహ రాష్ట్రమేవ తేజస్యకః అపామోషధీనాగుంరసస్థేత్యాహ రాష్ట్రమేవ మఘవ్యమకః సారస్వతం గ్రహం గృహ్ణాతి ఏషా వా అపాం పృష్ఠం యత్సరస్వతీ పృష్టమేవైనగం సమానానాం కరోతి షోడశభిర్గృహ్ణాతి షోడశకలో వై పురుషః యావానేవ పురుషః తస్మిన్ దీర్యం దధాతి షోడశభిర్జుహోతి షోడశభిర్గృహ్ణాతి ద్వాత్రికం సత్సంపద్యంతే ద్వాత్రికం షడక్షరానుష్టుక్ వాగనుష్టుక్ సర్వాణి ఛందాగుంసి వాచైవైనగం సర్వేభిశ్చందోభిరభిషించతి దేవీరాపస్సం మధుమతేర్మధుమతేభిసృజ్యధ్వమిత్యాహ బ్రహ్మణే వై నాస్తకం సృజతి అనాధృష్టాస్మిదతేత్యాహ బ్రహ్మణే వై నాస్తాదయతి అంతరాహోదశ్చధిష్ణిరం బ్రాహ్మణాచ్ఛవంసినశ్చ సాదయతి ఆగ్నేయో వై హోదా ఐంద్రో బ్రాహ్మణాశ్వంసీ తేజసా చైవేంద్రియేణ చో భయతో రాష్ట్రం పరిగృహ్ణాతి హిరణ్యేనోత్పునాది ఆవృత్తే పవిత్రాభ్యాముత్పునంతి వ్యావృత్తే శరానం భవతి సదాయపురుషశ్రవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అనిభృష్టమసేత్యాహ అనిభృష్టగ్రస్యేత వాచో బంధురిత్యాహ వాచోహ్యేష బంధు తపోజారిత్యాహ తపోజాహ్యేతత్ సోమస్య గాత్రమసీత్యాహ సోమస్య హ్యేతద్గాత్రం శుక్రావ శుక్రేణోత్పునామీత్యాహ శుక్రాహ్యావః శుక్రగుం హిరణ్యం చంద్రాశ్చంద్రేణేత్యాహ చంద్రాహ్యావః చంద్రగుం హిరణ్యం అమృత అమృతేనేత్యాహ అమృతాహ్యాపః అమృతగుం హిరణ్యం స్వాహా రాజసూజాయేత్యాహ రాజసూజాయేనా ఉత్పునాతి సథమాదోద్యుమ్నేరోర్జేతా ఇది వారుణ్యర్చా గృహ్ణాతి పర్ణసమేవావరుంధే ఏకజా గృహ్ణాతి ఏకధైవమానే వీర్యం దధాతి క్షత్రస్యోల్పమసి క్షత్రస్యోనివసీతి తార్త్యంచోష్ణేషం చ ప్రయచ్చతి సయోనిత్వాజ ఏకశతేన దర్భపంజీలైః పవయతి సదాయుర్వే పురుషః శరవీర్యః ఆత్మైకశతః యావానేవ పురుషః తస్మిన్ దీర్ఘ్యం దధాతి తర్ధ్యాశయతి ఇంద్రియమేవావరుంధే ఉదుంబరమాశయతి అన్నాద్యస్యావరుద్ధ్యై సష్పాణ్యాశయతి స్వరాబలిమేవైనం కరోతి ఆవిద ఏతాభవంతి ఆవిదమేవైనం గమయంతి అగ్నిరేవైనం గార్హపత్యేనావతి ఇంద్ర ఇంద్రియేణ ఊషా పశుభిః నిత్రావరుణోత్ప్రాణాపానాభ్యా ఇంద్రో వృత్రాజమజ్రముదయచ్చత్ స తదివమలిఖత్ సోర్యం పంథా అభవత్ సాగిన్నేద్యావా పృథివీభృతవ్రతేద్యావా పృథివీ ఉపాధావత్ స ఆభ్యామేవ ప్రసూత ఇంద్రో వృత్రాయ వజ్రం ప్రాహరత్ ఆవిన్నేద్యావా పృథివీ ధృతవ్రతే ఇది యదాహ ఆభ్యామేవ ప్రసూతో యజమానో వజ్రం భ్రాతృవ్యాయ ప్రహరతి ఆవిన్నాదేవ్యజచరవిశ్వరూపీత్యాహ ఇయం వై దేవ్యజచరవిశ్వరూపీ అస్యామేవ ప్రతిష్టతి ఆవిన్నోయమసావామశ్యాయణ్యాష్ట్రైత్యాహ విషైవైనకం రాష్ట్రేణ సమర్థయతి మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ మహతే జానరాజ్యాయేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే ఏషవో భరతారాజా సోమోస్మాకం బ్రాహ్మణ నాగం రాజేత్యాహ తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణా ప్రతిద్రత్యవజ్రో శివాత్రఘ్న ఇది ప్రయచ్చతి విజిత్యై శత్రుబాధనాస్థేతీషు శత్రూనేవాస్య బాధంతే పాతమా ప్రత్యంచం పాతమాత్యంచమన్వంచం మా పాతేత్యాహ తిస్రో వేసరవ్యాహ ప్రతీచీతిరస్య నూచీ తాభ్యయేవైనం పాంతి దిగ్భ్యో మా పాతేత్యాహ దిగ్భ్యయేవైనం పాంతి విశ్వాభ్యో మా నాష్ట్రాభ్య పాతేత్యాహ అపరిమితా దేవైనం పాంతి హిరణ్యవర్ణాభుషసాం విరోక ఇది త్రిష్టుభా బాహూగృహ్ణాది ఇంద్రియం వై వీర్యం త్రిష్టుక ఇంద్రియమేవ వీర్యముపరిష్టారాత్మన్ ధత్తే దిశోద్యాస్థాపయతి దిశామభిజిత్యై యదను ప్రక్రామేత్ అభిదిశో జయేత్ ఉత్తమాద్యేత్ మనసా న ప్రక్రామతి అభిదిశో జయతి నోన్మాద్యతి సమిధమాతిష్టేత్యాహ తేజ ఏవావరుంధే ఉగ్రామాతిష్టేత్యాహ ఇంద్రియమేవావరుంధే విలాజమాతిష్టేత్యాహ అన్నాద్యమేవావరుంధే ఉదీచీమాతిష్టేత్యాహ పశూనేవావరుంధే ఊర్ధ్వామాతిష్టేత్యాహ సువర్గమేవ లోకమభిజయతి అనుజ్జిహీతే సువర్గస్య లోకస్య సమష్ట్యై మారుత ఏష భవతి అన్నం వై మరుత అన్నమేవావరుంధే ఏక వింశతి కపాలో భవతి ప్రతిష్ఠిత్యై యోరణ్యేను వాక్యో గణ తమ్ మధ్యత ఉపదధాది గ్రామ్యైరేవ పశుభిరారణ్యాన్ పశూన్ పరిగృహ్ణాది తస్మాగ్రామ్యే పశుభిరారణ్యా పశవ పరిగృహీతా పృథర్వేణ్య అభ్యషిష్యత స రాష్ట్రం నాభవత్ స ఏతాని పార్థాన్యపశ్యత్ తాన్యజుహోత్ తైర్వై స రాష్ట్రమభవత్ యత్పార్థాని జుహోతి రాష్ట్రమేవ భవతి బార్హస్పత్యం పూర్వేషాముత్తమం భవతి ఐంద్రముత్తరేషాం ప్రథమం బ్రహ్మజైవాస్మై క్షత్రం చ సమీచీ దధాతి అథో బ్రహ్మణ్యేవ క్షత్రం ప్రతిష్టాపయతి షట్పురస్తాదభిషేకస్య జుహోతి షడుపరిష్టాత్ ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరః ఖలు వై దేవానాం పోః దేవానామేవ పురం మధ్యతో వ్యవసత్పది తస్య న కుతశ్చనోపాభ్యాసో భవతి భూతానామవేష్టేర్జుహోతి అత్రాత్ర వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తత ఏవైనమవయజతే తస్మాగ్రాజసూజేనే జానః సర్వమాయురేతి సర్వేహ్యస్య మృత్యవో వేష్టాః తస్మాగ్రాజసూజేనే జానో నాభిచరితవై ప్రత్యగేనమభిచారశృణుతే సోమస్యత్విషిరసి కవేవ మేత్విషద్భూజాది శార్దూల చర్మోపస్తృణాది యైవ సోమేత్విషిః యాశార్దూలే తామేవావరుంధే మృత్యోర్వా ఏష వర్ణః యచ్ఛార్దూలః అలచగం హిరణ్యం అమృతమసి మృత్యోర్మా పాహేతి హిరణ్యముపాస్యతి అమృతమేవ మృత్యోరంతర్ధత్తే శతమానం భవతి సతాయుః పురుషః సతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి విద్యోన్మా పాహేత్యుపరిష్టాదధిదధాతి భయత ఏవాస్మై శర్మ దధాతి అవేష్టాదందశోకా ఇది క్లీపకం సీసేన విధ్యతి దందశోకానేవాజతే తస్మాత్ క్లీపం దందశోకాదగంశుకాః నిరస్తన్నముచేశిర ఇతి లోహితాయ సన్నిరస్యతి ఆత్మానమేవ నముచిన్నిరవదయతే ప్రాణ ఆత్మన పూర్వే భిషజ్యా ఇత్యాహు సోమో రాజా వరుణః దేవాధర్మ సుమశ్చయే తే తే వాచకం సువంతాం తే తే ప్రాణకం సువంతామిత్యాహ ప్రాణానేవాత్మన పూర్వానభిషించతి యద్భూయాద్ అగ్నేస్త్వా తేజసా విషించామేతి తేజస్యేవ స్యాత్ దుశ్చర్మాదు భవేత్ సోమస్య త్వాద్యుమ్నేనాభిషించామేత్యాహ సౌమ్యో వై దేవతయా పురుషః స్వయమేవం దేవతయాభిషించతి అగ్నేస్తేజసేత్యాహ తేజ ఏవాస్మిన్ దధాతి సూర్యస్య వర్చతేత్యాహ వర్చ ఏవాస్మిన్ దధాతి ఇంద్రస్యేంద్రియేణేత్యాహ ఇంద్రియమేవాస్మిన్ దధాతి నిత్రావరణయోర్వీర్యేణేత్యాహ వీర్యమేవాస్మిన్ దధాతి మరుతామోజసేత్యాహ ఓజ ఏవాస్మిన్ దధాతి క్షత్రాణాం క్షత్రపతిరసేత్యాహ క్షత్రాణామేవైనం క్షత్రపతిం కరోతి అతిదివస్ పాహేత్యాహ అత్యన్యాన్ పాహేతి వావేతదాహ సమావృత్రం ధరాగుదీశేరిత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధృవమకః ఉచ్ఛేషణేన జుహోతి ఉచ్ఛేషణభాగో వై రుద్రః భాగభేదేనైవ రుద్రం నిరవజయతే ఉదం పరేత్యాగ్నేధ్వే జుహోతి ఏషా వై రుద్రస్య జగ స్వాయామేవ దిశి రుద్రం నిరవజయతే రుద్రయక్రయీపరన్నామేత్యాహ యద్వాహస్యక్రయీపరన్నామ తే నవా ఏష హినస్తి యగం హినస్తి తేనైవైనగం సహశమయతి తస్మై హుతమసి యమేష్టమసీత్యాహ యమాదేవాస్య మృత్యుమవయజతే ప్రజాపతేన త్వదేతాన్యన్యగిదితస్యే గృహే జుహుయాత్ యాం కామయేత రాష్ట్రమస్యే ప్రజా స్యాదితి రాష్ట్రమేవాస్యే ప్రజా భవతి పర్ణమయేనాధ్వర్యురభిషించతి బ్రహ్మవర్చసమేవాస్మిన్ విషిందధాతి ఔదుంబరేణ రాజన్యః ఊర్జమేవాస్మిన్నన్నాద్యం దధాతి ఆశ్వత్థేన వైశ్యః విషమేవాస్మిన్ పుష్టిం దధాతి నయ్యగ్రోధేన జన్యః మిత్రాణ్యేవాస్మై కల్పయతి అథో ప్రతిష్ఠిత్యై ఇంద్రస్య వజ్రోసిమాత్రఘ్నితి రథముపావహరతి విజిత్యై మిత్రావరుణజోస్త్వా ప్రశాస్త్రో ప్రశిషాయునజ్మీత్యాహ బ్రహ్మణే వైనం దేవతాభ్యాయునక్తి ప్రష్టివాహినయ్యునక్తి ప్రష్టివాహే వై దేవరథః దేవరథమేవాస్మై జునక్తి ప్రయోష్వా భవంతి రథశ్చతుర్థః దౌసౌ జ్యేష్ఠసారథీ షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనం జునక్తి కృష్ణక్రమాన్ రమతే విష్ణురేవ భూత్వే మాన్ లోకానభిజయతి యః క్షత్రియః ప్రతిహితః సోమాన్వారభతే రాష్ట్రమేవ భవతి ద్రష్టుభాన్వారభతే ఇంద్రియం వై త్రిష్ట ఇంద్రియమే యజమానే దాతి మరుతాం ప్రసవే జేషమిత్యాహ మరుద్భిరేవ ప్రసూత ఉజ్జయతి ఆప్తం మనగిత్యాహ యదేవ మనసైప్సీర్ తదాపర్ రాజన్యం జినాతి అనాక్రాంత ఏవాక్రమదే ఇవా ఏష ఇంద్రియేణ వీర్యేణ భ్యతే యో రాజన్యం జినాతి సమహమింద్రియేణ వీర్యేణేత్యాహ ఇంద్రియమేవ వీర్యమాత్మన్ ధత్తే పశూనాం మన్యురసుకమేవ మే మన్యుర్భూయాది పారాహీ ఉపానహాముపముంచతే పశూనాం వా ఏష మన్యః యద్వరాహ తేనైవ పశూనాం మన్యుమాత్మన్ ధత్తే అధివా ఇయగం శుశుబాణం కామయతే తస్యేశ్వరేంద్రియం వీర్యమాదాతో పారాహీ ఉపానహాముపముంచతే తస్యాంతర్ధత్తే ఇంద్రియస్య వీర్యస్యానాత్యై నమో మాత్రే పృథివ్యాహాహిపుంసాయై యదస్యాయురస్యాయుర్మేభ్యేహేత్యాహ ఆయురేవాత్మన్ ధత్తే ఊర్జస్యోర్జం మేధేహేత్యాహ ఊర్జమేవాత్మన్ ధత్తే యుంగ శివచ్చో శివచ్చో మయిధేహేత్యాహ వర్త ఏవాత్మన్ ధత్తే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయురోర్జం వర్చో దధాతి రథమిమోజనీయాజుహోజ ప్రతిష్ఠిత్యై త్రయోశ్వా భవంతి రథశ్చతుర్థః తస్మాచతుర్జుహోతి యదుభౌ సహా ప్రతిష్ఠేతాం సమానలోకమిదాతాం సహ సంగ్రహేత్రారథవాహనే రథవా దధాతి స్వర్గాదేవేన లోకాదంతర్దధాతి హంసశ్రుతిహరిత్యాదధాతి బ్రహ్మణేవైనముపాపహరతి బ్రహ్మణా దధాతి అతిఛందసా దధాతి అతిఛందా వై సర్వాణి ఛందాగుంసి సర్వేభిరేవైనం ఛందోభిరాదధాతి పష్మవా ఏషా ఛందసా యదతిఛందా దధాతి పష్మైవైనకం సమానానాం కరోతి మిత్రోసి వరుణోసేత్యాహ మైత్రం వా అహః వారుణీ రాత్రిః అహోరాత్రాభ్యామేవైనముపావహరతి మిత్రోసి వరుణోసేత్యాహ మైత్రో వై దక్షిణః వారుణః సవ్యః ఐశ్వరేవ్యామిక్షాః స్వమేవైనౌ భాగధేయముపావహరతి సమహం నశ్వైర్దేవైరిత్యాహ వైశ్వదేవ్యో వై ప్రజాః ఏవాద్యాకురుతే క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసేత్యహి వాసమాస్త్రణాతి సయో నిత్రాయ సో నావాసీద సుషదామాసీదేత్యాహ యథాయజురేవైతత్ మా త్వాహిగుంసేం మామాహిగుంసేదిత్యాహాహిగుంసాయై నిషసాదభృతవ్రతో వరుణ పశ్యాస్వసామ్రాజ్యాగ సుక్రతమిత్యాహ సామ్రాజ్యమేవైనకం సుక్రతం కరోతి బ్రహ్మాగం రాజన్ బ్రహ్మాసి సవితాసి సత్యసపగిత్యాహ సవితారమేవైనకం సత్యసపం కరోతి బ్రహ్మా రాజం బ్రహ్మాసేంద్రోజ సత్యోజాహ ఇంద్రమేవైనకం సత్యోజ సంకరోతి బ్రహ్మాగుంరాజం బ్రహ్మాసి మిత్రోసి సుషేవ ఇత్యాహ ఇంద్రమేవైనకం సుషేవం కరోతి బ్రహ్మాగుంరాజం బ్రహ్మాసి వరుణోజ సత్యధర్మేత్యాహ వరుణమేవైనకం సత్యధర్మాణం కరోతి సవితాచ సత్యసవయిత్యాహ గాయత్రీమేవైతేనాభిజ్ఞాహరతి ఇంద్రోసి సత్యోజాయిత్యాహ ద్రష్టుభమేవైతేనాభిజ్ఞాహరతి మిత్రోసి సుషేవయిత్యాహ జగతీమేవైతేనాభి ఇంద్రోహరతి సత్యమేతాని ఛందాగంసి సత్యమేవరుంధే వరుణోసి సత్యధర్మేత్యాహ అనష్టుభమే వైతేనాభిద్యాహరతి సత్యానృతే వా అనష్టుభ సత్యానృతే వరుణ సత్యానృతే ఏవరుంధే నైనకం సత్యానృతే ఉదితే గ్రస్థ యేవం వేద ఇంద్రస్య వజ్రో శివాత్రఘ్నైస్థ్యం ప్రయచ్చతి వజ్రో వైస్థ్యః వజ్రేణైవాస్మా అవర పరగం రంధయతి ఏవగం హితశ్రేయః యదస్మా ఏతేరధ్యేయుః దిశోభ్యయగం రాజా భవతి పంచాక్షాన్ ప్రయచ్చతి ఏతే వై సర్వేలాః అపరాజాయన మే వైరం కరోతి ఓదనముద్రువతే పరమేష్ీవా ఏషోదన పరమా మే వైనశ్రియం గమయతి సుశ్లోక సుమంగళా క్షేపమాఖ్యాపయతే వరుణ పాశాదేవైనం ముంచతి పరశతం భవతి సదాయుఃపురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మారుతస్య చైక వింశతి కపాలస్య వైష్దేవ్యై చామిక్షాయా అగ్నయే శ్రేష్టహృదే సమవద్యతి దేవతాభిరేవైనం భయతః పరిగృహ్ణాతి అపాన్నత్రే స్వాహోర్జోనత్రే స్వాహాగ్నే గృహపతయే స్వాహేతి తిస్ర ఆహుతేర్జుహోతి త్రయమే లోకాేష్ లోకేషు ప్రతిష్టతి ఇతి ప్రథమాష్టకే సప్తమ ప్రశ్న సమాప్తః అత ప్రథమాష్టకే అష్టమ ప్రశ్న ప్రారంభ వరుణస్య శుషుబాణస్య దశహేంద్రియం వీర్యం పరాపతత్ తత్సగం సృద్భిరణ సమసర్పత్ తత్సగం సృపాగం సగం సృత్వం అగ్నినా దేవేన ప్రథమే హన్నను ప్రాయుంత సరస్వత్యా ఆచాద్వితీయే సవిత్రా ప్రసరేణ తృతీయే ఓష్ణా పశుభిశ్చతుర్థే బృహస్పతినా బ్రహ్మణా పంచమే ఇంద్రేణ దేవేన షష్ఠే వరుణేన స్వయా దేవతయా సప్తమే సోమేన రాజ్ఞాష్టమే త్వష్ట్రారూపేణ నవమే విష్ణునా యజ్ఞేనాత్మోద్ యత్సగుం సృపో భవంతి ఇంద్రియమేవ తద్వీర్యం యజమాన ఆప్నోతి పూర్వా పూర్వా వేగిర్భవతి ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై పురస్తాదుపసదాగం సౌమ్యేన ప్రచరతి సోమో వైరేతోధాః రేత ఏవ తద్దధాతి అంతరాత్వాష్ట్రేణ రేత ఏవ హితం త్వష్టారూపాణి వికరోతి ఉపరిష్టాద్వైష్ణవేన యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతః ప్రతిష్ఠతి జామివా ఏతత్కుర్వంతి యత్సద్యో దీక్షయంతి సద్యస్తోమం క్రీణంతి పుండరిస్రజాం ప్రయచ్చత్యజామిత్వాయ అంగిరసస్సువర్గం లోకం యంతః అప్సుదీక్షా తపసే ప్రావేశయన్ తత్పుండరీకమభవత్ యత్పుండరిస్రజాం ప్రయచ్చతి సాక్షాదేవీక్షా తపసి అవరుంధే దశభిర్వత్సతరే సోమం క్రీణాది సాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే దృష్టరాభవం యుసేంద్రత్వాయ దశపేయో భవతి అన్నాద్యస్యావరుద్ధి శతమ్రాహ్మణాః పిబంతి శరాజపురుషశ్రవేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సప్తదశగ్స్తోత్రం భవతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాప్యై ప్రాకాశావద్ధర్యవే దదాతి ప్రకాశమేవైనం గమయతి సరముద్గాత్రే దేవాస్మై వాసయతి రుక్మగుంహోత్రే ఆదిత్యమేవాస్మా ఉన్నయతి అశ్వం ప్రస్తోత్ర ప్రతిహర్తృభ్యా ప్రజాపత్యో వా అశ్వ ప్రజాపతేరాప్యై ద్వాదశపష్టోర్బ్రహ్మణే ఆయువేవరుంధే దశాయ రాష్ట్రమే అశ్యక ఋషభం బ్రాహ్మణాక్షంసినే రాష్ట్రమేంద్రియాద్యక వాసహీనేష్టాపోద్రభ్యా పవిత్రే ఏవాసీతే సూరయవాచితమచ్చావాకాయ అంతటకే వరుణమవగజతే అనడ్వాహమగ్నిధే వన్నిర్వా అనడ్వాన్ వన్నిరగ్నీర్ వన్నినైవ వన్నియజ్ఞస్యావరుంధే ఇంద్రస్య సుషుమానస్య త్రేధేంద్రియం వీర్యం పరాపదత్ భృగుస్తృతీయమభవత్ శ్రాయంతీయం తృతీయం సరస్వతీ తృతీయం భార్గవో హోతా భవతి శ్రాయంతీయం బ్రహ్మసామం భవతి పారవంతీయమగ్నిష్టోమసామం సారస్వతీ రవో గృహ్ణాతి ఇంద్రియస్య వీర్యస్యావరుద్ధ్యై శ్రాయంతీయం బ్రహ్మసామం భవతి ఇంద్రియమేవాస్మిన్ వీర్యగ్నిశ్రయతి పారవంతీయమగ్నిష్టోమసామం ఇంద్రియమేవాస్మిన్ వీర్యం వారయతి ఈశ్వరో వా ఏష దిశోనోన్మదితో యందిశో నవ్యాస్థాపయంతి దిశామవేష్టయో భవంతి ఇక్ష్వేవ ప్రతిష్ఠత్యనున్మాదాయ పంచదేవతాయజతి పంచదిశః ఇక్ష్వేవ ప్రతిష్ఠతి హరిషో హరిష ఇష్ట్వాపారహస్పత్యమభిధారయతి యజమానదేవత్యో వై బృహస్పతిః యజమానమేవ తేజసా సమర్థయతి ఆదిత్యాం మల్హాం గర్భిణీమాలభతే మారుతేం వృష్టిం పష్టౌహీం ఇశం చైవాస్మై రాష్ట్రం చ సమీచే దధాతి ఆదిత్యజా పూర్వజా ప్రచరతి మారుత్యోత్తరయా రాష్ట్ర ఏవ విషమనుబధ్యాతి ఉచ్చైరాదిత్యా ఆశ్రావయతి ద్వాగుంశు మారుత్యై తస్మాద్రాష్ట్రం విషమతి వదతి గర్భిణ్యాదిత్యా భవతి ఇంద్రియం వై గర్భ రాష్ట్రమేవేంద్రియాద్యక అగర్భా మారుతి వేద్వై మరుత విషమేవ నిరింద్రియామక దేవాసురాసన్ తే దేవా అశ్వినా పూషన్ వాచ సత్యగం సన్నిధాయ అనృతేనాసురానభ్యభవన్ తేభ్యాంబూష్ణే పురోడాశం ద్వాదశకపాలం నిరవతన్ తో వైతే వాచ సత్యమవారుంధత అదశ్విభ్యాంబూష్ణే పురోడాశం ద్వాదశకపాలం నిర్వపతి అనృతేనైవ భ్రాతృవ్యానభిభూయ వాచ సత్యమవరుంధే సరస్వతే సత్యవాచే చరుం పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాతి సవిత్రే సత్యప్రసమాజ పురోడాశం ద్వాదశకపాలం ప్రసోత్తి దూతాన్ ప్రహిణోతి ఆవిద ఏతా భవంతి ఆవిదమే వైనం గమయంతి అథో దూతేభ్య ఏవ న ఛిద్యతే విసర్ధన్వగం శుష్కహృదర్దక్షిణా సమృద్ధి ఆగ్నేయమష్టాకపాలం నిర్వపతి తస్మాచ్చిశిరే కురు పంచాలా ప్రాంచోయాంతి సౌమ్యం చరం ఆత్మసంతం వ్యవసాయాదయంతి సావిత్రం ద్వాదశకపాలం తస్మాత్పురస్తాద్యవానాగం సవిత్రావిరుంధతే బాలహస్పత్యం చరం సవిత్రైవ విరుద్ధ్య బ్రహ్మణాయవానాదధతే త్వాష్ట్రమష్టాకపాలం రూపాణ్యేవ తేన కుర్వతే వైశ్వానరం ద్వాదశకపాలం తస్మాజఘన్యేనైరాఘే ప్రత్యంతః కురు పంచాలాయాంతి సారస్వతం చరుణ్ నిర్భవతి తస్మాత్ ప్రావృషి సర్గా వాచో వదంతి ఔష్ణేన వ్యవస్యంతి మైత్రేణ కృషంతే వారుణేన విధృతాసరే క్షైత్రపత్యేన పాచయంతే ఆదిత్యేనాదధతే మాసిమాస్యేతాని భవేగుంష నిరుత్యాణీత్యాహు తేనైవత్తోన్ప్రయంత ఇతి అథో ఖల్వాహు కస్సంవత్సరం జీవిష్యతీతి షడేవ పూర్వేద్యుర్నిరుత్యాణి షడుత్తరేద్యుః తేనైవత్తోన్ప్రయంతే దక్షిణారథవాహనవాహ పూర్వేషాం దక్షిణ ఉత్తర ఉత్తరేషాం సంవత్సరస్యైవాంతో యునత్తి స్వర్గస్య లోకస్య సమష్టే ఇంద్రస్య శుశువాణస్య దశేంద్రియం వీర్యం పరావతత్ సయత్ ప్రథమం నిరష్ఠీవత్ తత్పరమభవత్ యద్వితీయం తద్వజరం యత్తృతీయం తత్కర్కంధో యన్నస్తః సహి బ్రహ్మ యదక్ష్యోః సశార్దూలః యత్కర్ణయోః సవృతః య ఊర్ధ్వః స సోమః సావాచీ సాసురా త్రయాః సక్తవో భవంతి ఇంద్రియస్యావరుద్ధ్యై త్రయాణి లోమాని ఋషిమేవావరుంధే త్రయోగ్రహాః యేవ్యమేవావరుంధే నామ్నాదశమీ నవమే పురుషే ప్రాణాః నాభిర్దశమీ ప్రాణాయింద్రియం వీర్యం ప్రాణానేవేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ ధత్తే శీతేన క్లీవాచ్ఛష్పాణి క్రీణాతి నవా ఏతదయో నిర్ణయమం యత్శేషం నస్త్రేణ పుమానే యక్లీవః నసో మోనసురా యత్సౌత్రామణీ సమృద్ధ్యై స్వాద్యేంద్వా స్వాదునేత్యాహ సోమమేవేనాం కరోతి సోమాస్యశ్వద్భ్యాం పక్ష్యస్వ సరస్వత్యే పక్ష్యస్వేంద్రాయ సుత్రామణే పక్ష్యస్వేత్యాహ ఏతాభ్యోహ్యేషా దేవతాభ్యః పచ్యతే ఇంద్రస్వం దృష్టా వసతి తిస్రోహిరాత్రే క్రేత సోమో వసతి పునాదు పరిశ్రుతమితి యజుషా పునాదివ్యావృత్యై పవిత్రేణ పునాది పవిత్రేణ హి సోమం పునంతి వారేణ శశ్వచాతనేత్యాహ వారేణ హి సోమం పునంతి వాయుః పూతః పవిత్రేణేతి నైతయా పునీయాద్ విర్ధాహ్యేషా అతిపలితీతయా పునీయాద్ పూరిదంగేత్యనిరుక్తయా ప్రజాపత్యయా గృహ్ణాది అనిరుక్త ప్రజాపతిః ప్రజాపతిరాత్యై ఏకజచ్చా గృహ్ణాది ఏకథైవ యజమానే వీర్యం దధాది ఆశ్వినం ధూమ్రమా లభతే అశ్వినౌ వై దేవానాం భిషజౌ తాభ్యామేవాస్మై భేషజం కరోతి సారస్వతం మేషం వాగ్వై సరస్వతీ వాచైవైనం భిడజ్యతి ఐంద్రమృషభగుంసేంద్రత్వాయ యత్త్రిషయోపేష్వాలభేత బహిర్ధాస్మాదింద్రియం వీర్యం దధ్యాత్ భ్రాతృజ్యమస్మై జనయేత్ ఏకయోప ఆలభతే ఏకథైవాత్మ్యంద్రియం వీర్యం దధాతి నాస్మై భ్రాతృజ్యం జనయతి నైకేషాం వశూనాం పురోడాశా భవంతి గ్రహపురోడాశాహ్యేతే యువగం సురామమశ్వినేతి సర్వదేవత్యే యాజ్యానువాక్యే భవతః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి బ్రాహ్మణం పరిక్రీణీయాదుచ్ఛేషణస్య పాతారం బ్రాహ్మణోహ్యాహుత్యా ఉచ్ఛేషణస్య పాతా యది బ్రాహ్మణం న విందేర్ వల్మీకవపాజామవనగేర్ సైవ తత ప్రాయశ్చిత్తిః యద్వై సోత్రామణ్యేర్ధం తదస్యేత వృద్ధం నానాదేవత్యా పశవశ్చ పురోడాశాశ్చ భవంతి సమృద్ధ్యై ఐంద్రః పశూనాముత్తమో భవతి ఐంద్రః పురోడాశానాం ప్రథమః ఇంద్రియే ఏవాస్మై సమీచీ దధాతి పురస్తాదనో యాజానాం పురోడాశై ప్రచరతి పశవో వై పురోడాశాః పశూనేవావరుంధే ఐంద్రమేకాదశకపా గంధర్వపది ఇంద్రియమేవావరుంధే సావిత్రం ద్వాదశకపాలం ప్రసూత్యై వారుణం దశకపాలం అంతత ఏవ వరుణమవయజతే బడవా దక్షిణా ఉత వా ఏషాశ్వగుంసూతే ఉతాశ్వతరం ఉత సోమ ఉత సురా యత్సౌత్రామణే సమృద్ధ్యై బాహస్పత్యం పశుం చతుర్థమతి పవితస్యా లభతే బ్రహ్మవై దేవానాం బృహస్పతిః బ్రహ్మణేవ యజ్ఞస్య వ్యర్థమపి వపతి ప్రోడాశవానేష పశుద్భవతి నశ్చేతస్య గ్రహం గృహ్ణంతి సోమ ప్రతీకాః పితరః సృణుతేతి శతా గృహ్ణాయాగం సమవనయతి శతాయుర్పురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి దక్షిణేగ్నౌ జుహోతి పాపవస్య తస్య వ్యాధక్యై హిరణ్యమంతరాధారయతి ఓదామేవైనాంజుహోతి శతమానం భవతి శతాయుఃపురుషశతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి యత్రైవ శతాగృహ్ణాంధారయతి తన్నిదధాది ప్రతిష్ఠిత్యై విగ్రేణ వా ఏతస్యేంద్రియం వీర్యం గచ్చతి యజం సోమోది పవతే ఘృణాంగార్జ్యానువాక్యాభిరుపతిష్టరే యదేవాస్య పితృరింద్రియం వీర్యం గచ్చతి తదేవావరుంధే పితృభిరుపతిష్టరే హృదేవా ఇతో లోకే పితర తానేవ ప్రీణాది అథోత్రేణ్యవైయజ్ఞస్యేంద్రియాణి అధ్యర్యునుహోతా బ్రహ్మా త ఉపతిష్ఠంతే యాన్యేవ యజ్ఞస్యేంద్రియాణి తైరేవాస్మై భేషజం కరోతి అగ్నిష్టోమమగ్ర ఆహరతి యజ్ఞముఖం వా అగ్నిష్టోమ యజ్ఞముఖమేవారభ్య సవమాక్రమతే అధేషోభిషేచనీయశ్చతుస్త్రిపుంశపవమానో భవతి ప్రయస్త్రిపుంశద్వై దేవతాః తా ఏవాప్నోతి ప్రజాపతిశ్చతుస్త్రిపుంశః తమేవాప్నోతి సగుంశరదేషస్తోమా నామయథా పూర్వం యద్విషమా స్తోమాః ఏతావానమైయజ్ఞః యావాన్ పవమానాః అంతశ్లేషణం వా అన్యద్ యస్తమాపవమానా తేనాశంసర తేన యథా పూర్వం ఆత్మనైవాగ్నిష్టో మే నర్ఘ్నోతి ఆత్మనాపుణ్యో భవతి ప్రజావా ఉక్తాని పశవ ఉక్తాని యదుక్షోభవత్యనుసంతత్యై ఉపత్వా గామయోగిరగితి ప్రతిపద్భవతి వాగ్మై వాయుః వాచ ఏవేషోభిషేకః సర్వాసామేవ ప్రజాగం సూయతే సర్వా ఏనం ప్రజారాజేతి వదంతి ఏతముత్యంతశక్షిపలిత్యాహ ఆదిత్యా వై ప్రజాః ప్రజానామేవైతేన సూయతే యంతి వా ఏతే యజ్ఞముఖాత్ ఏసం భార్యా అక్రన్ యదాహ పవస్వ వాచో అగ్నియతి తేనైవ యజ్ఞముఖాన్ నయంతి అనుష్టు ప్రథమా భవతి అనుష్టుగుత్తమా వాగ్వా అనుష్టుక్ వాచైవ ప్రయంతి వాచోద్యంతి ఉద్వతీర్భవంతి ఉద్వద్వా అనుష్టుభో రూపం ఆనష్టుభో రాజన్యః తస్మాదుద్వతీర్భవంతి సౌర్యనుష్టుగుత్తమా భవతి స్వర్గస్య లోకస్య సంతత్యై యో వై సమాదేతి నైనగం సవ ఉపనమతి యత్సామభ్యేతి ఆదీయాన్ సుశ్రువాణో భవతి ఏతాని ఖలు వై సామాని యత్పృష్ఠాని యత్పృష్ఠాని భవంతి తైరేవ సవాన్నైతి యాని దేవరాజానాగం సామాని తైరముష్మిన్ లోకరుధ్నోతి యాని మనుష్యరాజానాగం సామాని తైరస్మిన్ లోకరుధ్నోతి ఉభయోరేవ లోకయోరుధ్నోతి దేవలోకే చ మనుష్యలోకే చ ఏకవిపుంశోభిషేచనీయస్యోత్తమో భవతి ఏకవిపుంశకేశవపనీయస్య ప్రథమః సప్తదశోదశపేయః విద్వా ఏకవిపుంశః రాష్ట్రగం సప్తదశః ఇస ఏవైతన్మధ్యతోభిషిచ్యతే తదస్మాద్వా ఏష విసాం ప్రియః దిశో హిమభ్యతోభిషిక్ష్యే మదో దిశో నవ్యాస్థాపయంతి తత్స్వర్గం లోకమభ్యారోహతి యదిమల్లోకం న ప్రత్యవరోహేత్ అతిజనం వేజాత్ ఉద్వామాద్యే దేశ ప్రతిచీన స్తోమా భవతి ఇమమేవ తేన లోకం ప్రత్యవరోహతి అసో అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠత్యనున్మాదాయ ఇయం వైరజత అసో హరిణీ యద్రుక్మో భవతః ఆభ్యామేనము భజత పరిగృహ్ణాతి వరుణస్య వా అభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యం నిరఘ్నం తత్సువర్ణకం హిరణ్యమభవత్ యద్రుక్మమంతర్దధాతి ఇంద్రియస్య వీర్యస్యానిర్ఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుఃపురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యా ఏవైనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యతిక్షరంతి వర్చో వై హిరణ్యం వర్చస్యా ఏవైనమభ్యతిక్షరంతి అప్రతిష్ఠితో వా ఏష ఇత్యాహు యో రాజసూయేన యజత ఇతి యదా వా ఏష యజతేన ద్విరాత్రేణ యజత్ అథ ప్రతిష్టా అథ సంవత్సరమాప్నోతి యావంతి సంవత్సరస్యాహోరాత్రాణి తావతీరేతస్య స్తోత్రీయాః అహోరాత్రేష్వేవ ప్రతిష్టతి అగ్నిష్టోమః పూర్వమహర్భవతి అతిరాత్ర ఉత్తరం నానైవాహోరాత్రయోః ప్రతిష్టతి పౌర్ణమాస్యాం పూర్వమహర్భవతి యష్టకాయాముత్తరం నానైవార్ధమాసయోః ప్రతిష్టతి అమావాస్యాయాం పూర్వమహర్భవతి ఉద్ష్ట ఉత్తరం నానైవ మాసయోః ప్రతిష్టతి అథో ఖలు ఏవ సమానపక్షే పుణ్యాహే స్యాతాం తయో కార్యం ప్రతిష్ఠ్యత్యై అపశ్రవ్యోద్విరాత్ర ఇత్యాహుః ద్వేష్యేతే ఛందసి రాజత్రం సత్రేష్భం చ జగతీమంతర్యంది నదేన జగతీ కృతేత్యాహుః యదేనాం కృతీరసవనే కుర్వందీతి యదా వా ఏషా హీనస్యాహ భజతే సాన్నస్య వాసవనం అథైవ జగతీ కృతా అథ పశవ్యః జ్యష్టిర్వా ఏష ద్విరాత్రః యేవం విద్వాన్ విరాత్రేణ యజతే ఏవాస్మా ఉచ్ఛతి అథోతమ ఏవాపహతే అగ్నిష్టోమమంతత ఆహరతి అగ్నిః సర్వా దేవతాః దేవతాస్వేవ ప్రతిష్ఠతి హరిః ఓం. ఇతి ప్రథమాష్టకే అష్టమ ప్రత్యసమాప్తః.